నిదురపో, వచ్చినా రాకున్నా నిదురపో, నిదుర వచ్చినా రాకున్నా నిదురపో, నిదురపో వెచ్చగా కలగంతో నిదురపో, నుండి వెచ్చగా కలగంతో నిదురపో. పెడితే మల్లెపూలు మతి పోగొడితే, పిల్లగాలి అల్లరి పెడితే మల్లెపూలు మతి పోగొడితే, చిన్న చిన్న ఉబలాటాలు నిదురపో, వెచ్చగా కలగంతో నిదురపో, నిదుర వచ్చినా రాకున్నా నిదురపో. చోల పాట పాడుకో, కాళలేని తొందర కోలాలి పాట పాడుకో, మేలుకున్న సరదాలకు చోల పాట పాడుకో, కాళలేని తొందర కోలాలి పాట పాడుకో, తలపులలో నాటినదే మొలకెత్తును రేపటికి, కలిగి తీరు ఆశలే చాలును ఈనాటికి. నిదురపో వెచ్చగా కలగంతో నిదురపో, నిదుర వచ్చినా రాకున్నా నిదుర.